கீசு கீசென்றெங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாசனருங்குழலாய்ச்சியர் மத்தினால் ஒசைபடுத்த தைரவம் கேட்டிலையோ. நாயகப் பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ ஏடவ பாசுரம் கீசு கீசு அனே பாசுரம் சேஷத்துவ ஜான பரிபூர்த்தித்தோ கூடின ఒక గోపకన్యకను ఈరోజు పాసురంలో నిద్ర నుంచి లేపుతున్నారు. శేషత్వ జ్ఞాన పరిపూర్తి అనేది కొందరికి లభిస్తూ ఉంది, మరి కొందరు ఇంకా అర్థం చేసుకోలేదు. ఆట్కొండ విల్లిజీయర్ అని ఒక స్వామి శ్రీరంగంలో, ఆయన అటు నడుస్తూ వస్తూ ఉండగా నంజీయర్ అనేటువంటి మరొక ఆచార్యులు వారు అతన్ని సేవించి ఆయన ఎదురుగా నిలిచారు. అప్పుడు నంజీయర్ను చూసి ఈ ఆట్కొండ విల్లిజీయర్ అన్నారట, నాకు నిజమైనటువంటి శ్రీవైష్ణవత్వ పరిపూర్తి కలగలేదు అని భావిస్తున్నాను అని అన్నారట. మీరు ఎంత పెద్దవారు, మీరు అటువంటి మాటను చెప్పవచ్చా స్వామి అని నంజీయర్ అడిగారట. అప్పుడు ఈయన అన్నారు, నిజమైన శ్రీవైష్ణవ పరిపూర్తి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, భాగవతుల్ని చూస్తే వాళ్ల దగ్గర మనకు ఒక రకమైనటువంటి కణికరం కలగాలి, పశ్చాత్తాపం కలగాల, అటువంటి భావం నాకు ఇంకా ఏర్పడినట్టు తోచలేదు, అందువల్ల నేను అలా అన్నానన్నారట. అందువల్ల భగవంతునికి మనం దాసులం, భాగవతులకు కూడా మనం దాసులం అనేటువంటి రకంగా నిజమైనటువంటి శ్రీవైష్ణవుడు ఉండాలి అని ఈ విషయం దీనివల్ల మనకు గోచరమవుతుంది. అటువంటి ఆ దాసత్వ పరిపూర్తితో కూడినటువంటి ఒక గోపకన్యక ఈరోజు పాసురంలో, ఈ కీసు కీసు పాసురంలో నిద్ర నుండి ఆమెను లేపినట్టు ఈ పాసురం ఉంది. పాసురార్థానికి వస్తాం. కీసు కీసు ఎన్రు, తెల్లవారింది చెప్పడానికి ఒక పక్షి యొక్క నాదాన్ని అండాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. క్రీచ్ క్రీచ్ అని శబ్దిస్తుంది కదా. ఆనైచాత్తన్ అని ఒక పక్షి, కేరళ దేశంలో ఎక్కువగా కనబడే పక్షి, భరద్వాజ పక్షి అని అంటారు దీన్ని. శ్రీవిల్లిపుత్తూర్ అటు ఇటు చూస్తే కొంచెం కేరళ సమీపంలో ఉన్నందువలన ఆ కేరళ ఆ సన్నివేశం ఇక్కడ కూడా ఉంది అనేటువంటి భావంతో అండాళ్ ఆ పక్షి యొక్క నాదాన్ని ఇక్కడ ఈ పాసురంలో చెప్పడం జరుగుతుంది. క్రీచ్ క్రీచ్ అని ఆ భరద్వాజ పక్షి శబ్దిస్తుంది కదా, తెల్లవారుజామును కదా అలా శబ్దిస్తుంది. కీసు కీసు ఎన్రు ఎంగుం అన్ని చోట, ఆనైచాత్తన్ ఆ భరద్వాజ పక్షి కలందు తమ యొక్క నాయికతో కలిసి రాత్రి అంతా ఉండి తెల్లవారింది నేను వెళ్ళేసి వస్తాను, ఆహారం కొరకు వెళ్తున్నాను, వెళ్ళేసి వస్తాను అని ఏదో మెల్లగా చెప్తున్నటువంటి ఆ మాట. కలందు పేసిన పేచ్చరవం, ఆ విధంగా మాట్లాడిన ఆ శబ్దాన్ని నువ్వు వినలేదా అని తెల్లవారింది అనేదానికి మొదటి గుర్తుగా అండాళ్ ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. కాలే ప్రబుద్ధ్య విహగాహ తరువాసి నోమి ఆహార్య సంగ్రహకృతే బహిరుత్పతంత హై కీసు కీసురితి మనోహరం ఆస్వనంతి. హే శ్రీనివాస భగవన్ తవ సుప్రభాతం అని వెంకటేశ్వర స్వామిను అతనికి సుప్రభాతం పాడే సమయంలో ఒక సంస్కృత కవి ఇలా వర్ణించడం జరిగినది. ఈ పాసురంలో చెప్పినటువంటి అదే విషయాన్ని ఆ పక్షి నాదాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. పేస్తరవం కెట్టిలయో, ఆమె లోపల నుంచి ఏమి మాట మాట్లాడలే. వెంటనే వీళ్ళు పేయ్పెన్నే అని పిలుస్తున్నారు, ఓ బుద్ధి లేనిదానా అని పిలుస్తున్నారు. பேசறவும் கேட்டிலையோ பேய்பண்ணே காசும் பிறப்பும் கலகலப்ப. ரெண்டவ குர்த்து தெல்லவாரிந்து அனே தானிக்கு ரெண்டவ குர்த்துன்னு இக்கட చెప్తున్నారు. మన ఊర్లో గోపికా స్త్రీలు పెద్దవాళ్ళు తెల్లవారి జామున లేచి పెరుగును చిలిగే కార్యాన్ని చెయ్యుటకు వాళ్ళు ఎత్తిరిస్తున్నారు. చూడు, ఆ శబ్దాన్ని నువ్వు వినలేదా అని రెండవ గుర్తును అండాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఆ గోపికాస్త్రీలు తమ మెడలో వేసుకుని ఉన్నటువంటి తట్టబొట్టు గిన్నెబొట్టు అనేటువంటి ఆభరణాలు చిలిగే పని చేసే సమయంలో ఒకదానిపైన ఒకటి పడి శబ్దిస్తుందట. కాసుం పిరప్పుం కలహలప్ప ఆ విధంగా శబ్దిస్తుంది. ఆ విధంగా శబ్దించగా కైపేర్తు ఆ పెరుగును వాళ్ళు చిలిగే కార్యం చేయడం శ్రమసాధ్యంగా ఉందట వాళ్లకు. అయినా కూడా వాళ్ళు చేస్తున్నారట. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాసనరుంకుళల్లాచియర్, సువాసనతో కూడిన ఆ కేశపాసముతో కూడిన ఆ గోపికాస్త్రులు. వాసనరుంకుళల్లాచియర్ ఆ గోపికాస్త్రీలు మత్తినాల్ ఒసైపడుత్త ఆ కవ్వము చేత ఆ చిలిగే పని చేసినప్పుడు వచ్చే ఆ శబ్దాన్ని నువ్వు వినలేదా? తైర్ అరవం కేట్టిలయో ఆ పెరుగు చిలిగే శబ్దాన్ని నువ్వు వినలేదా అని రెండవ గుర్తుని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఆ చిలిగే పని చేసే సమయంలో కృష్ణ ధ్యానంతో కూడినటువంటి వీళ్ళు ఆ శ్రీకృష్ణుని యొక్క నామస్మరణాన్ని చేస్తూ పాటలుగా పాడుతూ ఆ పని చేస్తూ ఉన్నారు. ఆ విధంగా పాడినప్పుడు ఒక ఆమె మాత్రం పాడలేదు, రేపల్లి అంతా ఇదే ఆ పాట శబ్దం. అందువల్ల వాళ్ళు పాడే ఆ పాట యొక్క శబ్దం, అదేవిధంగా ఆ తట్టబొట్టు గిన్నెబొట్టు దాని యొక్క ఆ శబ్దం, చిలిగే శబ్దం, ఈ శబ్దమంతా ఆకాశం అంత దూరం వెళ్తుందట. దాన్ని స్వారస్యంగా మన పెద్దలు చెప్తారు. ఇది ఎట్లా ఉంది అంటే ఆ గోపికాసురుల యొక్క చింత ఎల్లప్పుడూ వాళ్ళు ఆ కృష్ణ ధ్యానంతో కూడినటువంటి వాళ్ళు కనుక శ్రీభాగవతంలో వర్ణించినట్టు విక్రేహేతు కామాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దద్యాధికం మోహవసాదవోచత్ హే కృష్ణ హే యాదవ మాధవేతి అని. ఏదైనా పాల్ వ్యాపారం చేయడానికి బయలుదేరినటువంటి గోపికాస్త్రులు వాళ్ళు పాల్ కావాలనా అని చెప్పరట. కృష్ణ ధ్యానంతో వాళ్ళు ఉన్నందువలన కృష్ణుడు కావాలనా మాధవుడు కావాలనా యాదవుడు కావాలనా అని ఆ పేరు చెప్పి వాళ్ళు వ్యాపారం చేస్తారట. అటువంటి కృష్ణ భక్తి వీళ్లకు ఉంది. వాసనరుంగుళలాచియర్ మత్తినాల్ ఓసైబడుత్త తైరరవం కేట్టిలయో. లోపల నుంచి ఆమె ఏం మాట్లాడలేదు. నాయక పెణ్బిళ్ళాయ్, మా అందరికీ నాయకిగా ఉన్నటువంటి ఓ గోపకన్యక. నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కడతీయో. మన నారాయణుణ్ణి యశ నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకము సృజ్యహి అగతో మథురాంపురీం అన్నట్టు సాక్షాత్ నారాయణుడుగదా మథురానగరానికి శ్రీకృష్ణుడుగా వచ్చి ఉన్నాడు. ఆ నారాయణమూర్తిని గురించి ఆ కేశవుణ్ణి గురించి మేము పాటలుగా పాడుతూ ఉండగా నువ్వు శయనించి ఉండడం న్యాయమా? కేశవనై పాడవం నీ కెట్టే కడతీయో దాన్ని వింటూ అట్టనే పడుకుని ఉండడం న్యాయమా? దేశముడయాయి, వీళ్లలో కొందరు కిటికి ద్వారా ఆమె ఏం చేస్తుంది అని చూశారట. ఆమె యొక్క శరీరంలో ఒక రకమైనటువంటి తేజస్ కనపడిందట. అది ఎటువంటి తేజస్ అంటే భగవత్ చింతతో భగవద్ ధ్యానముతో కూడినటువంటి వాళ్లకు భగవంతుని యొక్క శేషుడుగా ఉన్నటువంటి దాసుడుగా ఉన్నటువంటి ఆ జ్ఞాన పరిపూర్తితో కూడినటువంటి వాళ్లకు అటువంటి తేజస్ వాళ్ళ శరీరంలో కనపడుతూ ఉంటుందట. భీష్మాచార్యులకు అటువంటి తేజస్ ఉండినది, ఆంజనేయ స్వామికి అటువంటి తేజస్ ఉంది. అటువంటి తేజస్సును వీళ్ళు చూసిన వెంటనే తేజముడయాయి అని పిలుస్తున్నారు. ఓ తేజస్తో కూడినటువంటి గోపకన్యక, తిరవేలో రెంబావాయి తలుపు తెరవమా అని వీళ్ళు చెప్పిన వెంటనే అదేవిధంగా తరు పరుపు నుంచి లేచి తలుపు తెలుసుకుని వచ్చి ఈమె ఆ గోష్ఠిని సేవించి వాళ్ళు గోష్ఠిలో ఒక ఆమెగా చేరి మరొక గోపకన్యకను నిద్ర నుంచి లేపడానికి వాళ్ల ఇంటికి వెళ్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.